121 సకార రూప సం ధా సకార రూప ద్వితీయఖండ ద్వితీయవస్వేన జ్ఞాపకం యస్యః సా తథా ఓం సకార రూపాయ నమః 199 శంకర గ్రంథరత్నావళి ఆం ని పంచదశి మంత్రములోని ద్వితీయ ఖండము నందలి ద్వితీయ సనముగా స్వరూపవాచకమైన సకారము పర దేవతాస్వరూపమును జ్ఞాపకము చేయను. స్వస్వరూపవాచకమైన సబీజము కలదిగాన పరమేశ్వరి సకార రూపాయని సినియ ఎగుచున్నదని భావము.